అహో భాగ్యస్య యోగేన దర్శనం భవతామిహ అనుగ్రహస్తు కర్తవ్యో మయి దీనే దయాపరైః. అహో భాగ్యస్య యోగేన భవతాం ఇహ దర్శనం, ఇదం మమ మహత్ సౌభాగ్యం యత్ భవతాం దర్శనం అత్ర సంజాతం. మయి దీనే మయి దయాపరైః భవద్భిః అనుగ్రహ కర్తవ్యః.